ప్రథమం ప్రథమమనా ఆప్తమనా ఆప్త ప్రథమం పదం పదం ప్రథమమనాప్తమనాప్తం ప్రథమం పదం ప్రథమం పదం పదం ప్రథమం పదం తస్మాత్ పదం పదం ప్రాంగారేష్ ప్రవృణక్తి ప్రాంగారేష్ ప్రవృణక్తి

సంభవత్యేష ఊర్జమూర్జం ముంజా వై వై ముంజా ఊర్జం ముంజాోర్జమోర్జం ముంజా ముంజా ఊర్జమేవైవోర్జం ముంజా ముంజా ఊర్జమేవాజమేవైవోర్జమోర్జమేవాస్మా అస్మా ఏవోర్జమోర్జమేవాస్మి ఏవాస్మా అస్మా ఏవైవాస్మా శమీమయీ మా శమీమయీ మా దధాతి దధాత్యా శమీమయీ శరీగో శమీమయీ మాదధాతి శమీమయీ శాంతి శాంతి దాతి శాంతి శాంతి శాంతి దాతి శాంతి సీత శాంతి దాతి శాంతి శాంతి సీత శాంతి సీత శాంతి శాంతి సీతత్వం సీతత్వం మాతుర్మాతస్వం త్వం మాతురస్యా అస్యా మాతుస్వం త్వం మాతురస్యా మాతురస్యా ఉపస్థ ఉపస్థే అస్యా మాతుర్మాతురస్యా ఉపస్థే అస్యా ఉపస్థ ఉపస్థే అస్యా అస్యా ఉపస్థ ఇది ఉపస్థ ఇది ఉపస్థ సమిధమితి ఇదం క్షోఘ్నం భవతి రాక్షోఘ్నగోరా క్షోఘ్నం భవత్యగ్నేరగ్నేర్భవతి రాక్షోఘ్నగోరా క్షోఘ్నం భవ రాక్షోఘ్నమిది రాక్షఘ్నం క్షత్రం క్షత్రగోసగ్రస్యతి క్షత్రేణ శ్రీ క్షత్రేణ బ్రహ్మ బ్రహ్మక్షత్రేణ శ్రీ క్షత్రేణ బ్రహ్మక్షత్రేణ ఏక వింశతిరేక వింశతిర్వై దేవలోకా భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నిర్బాధే నిర్బాధ ఏ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ నిర్బాధే నిర్బాధే నిర్బాధ ఏవైవ నిర్బాధే కురుదే కురుదే నిర్బాధ ఏవైవ నిర్బాధే కురుదే నిర్బాధే నిర్బాధే కురుతే సావిత్రియా సావిత్రియా కురుతే నిర్బాధే నిర్బాధే కురుతే సావిత్రియా బాధ ఇతిహి బాధే సావిత్రియా సావిత్రియా కురుతే కురుతే సావిత్రియా ప్రతి ప్రతి సావిత్రియా కురుతే కురుతే సావిత్రియా ప్రతి సావిత్రియా ప్రతి ప్రతి సావిత్రియా సావిత్రియా ప్రతి ముంచతే ముంచతే ప్రతి సావిత్రియా సావిత్రియా ప్రతి ముంచతే ముంచతే ప్రతి ప్రతి ముంచతే ప్రసూత్యై ముంచతే ప్రతి ప్రతి ముంచతే ప్రసూత్యై ప్రసూత్యై ముంచతే ముంచతే ప్రసూత్యైన దోషాదాన దోషా ప్రసూత్యై ముంచతే ముంచతే ప్రసూత్యైన దోషాదాన దోషాదాన దోషాసా ప్రసూత్యై ప్రసూత్యైన దోషాసేతి జనక దోషాసా ప్రసూత్యై ప్రసూత్యైన దోషాసేతి దోషాసేతి జనక దోషాసాన ప్రాణైర్దాధార దాధారదాధార ప్రాణైర్ప్రాణైర్దాధారాధీన ఆధీనోదాధార ప్రాణైర్ప్రాణైర్దాధారాధీన ప్రాణైరితి ప్రాణై ఆధారాధీన ఆధీనోదాధారదాధారాధీన ప్రతి ప్రత్యాధీనోదాధారదాధారాధీన ప్రతి ఆధీన ప్రతి ప్రత్యాసీన ఆసీన ప్రతి ముంచతే ముంచతే ప్రత్యాసీన ఆసీన ప్రతి ముంచతే ముంచతే ప్రతి ప్రతి ముంచతే తస్మాత్తస్మాన్ ముంచతే ప్రతి ప్రతి ముంచతే తస్మాత్తస్మాన్ ముంచతే ముంచతే తస్మాదాసీన ఆసీనాస్తస్మాన్ ముంచతే ముంచతే తస్మాదాసీనాస్తస్మాత్తస్మాదాసీనా ప్రజా ప్రజా ఆసీనాస్తస్మాత్తస్మాదాసీన ప్రజాసీనా ప్రజా ప్రజా ఆసీనా ఆసీనా ప్రజా ప్ర ప్రజా ఆసీనా ఆసీనా ప్రజా ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజాయింతే జాయంతే ప్రజా ప్రజా ప్రజాయింతే ఇది ప్రజా ప్రజాయింతే జాయంతే ప్రజాయింతే కృష్ణాజనం కృష్ణాజనం జాయంతే ప్రజాయింతే కృష్ణాజనం జాయంతే కృష్ణాజనం కృష్ణాజనం జాయంతే జాయంతే కృష్ణాజనముత్తరముత్తరం కృష్ణాజనం జాయంతే జాయంతే కృష్ణాజనముత్తరం కృష్ణాజనముత్తరముత్తరం కృష్ణాజనం కృష్ణాజనముత్తరం తేజస్తేజ ఉత్తరం కృష్ణాజనం కృష్ణాజనముత్తరం తేజ కృష్ణాజనమితి కృష్ణాజనం ఉత్తరం తేజస్తేజ ఉత్తరముత్తరం తేజో వై వై తేజ ఉత్తరముత్తరం తేజో వై పరమిత్యుత్తరం తేజో వై వై తేజస్తేజో వై హిరణ్యగో హిరణ్యం వై తేజస్తేజో వై హిరణ్యో వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ హిరణ్యం వై వై హిరణ్యం బ్రహ్మ హిరణ్యం బ్రహ్మ బ్రహ్మ హిరణ్యగో హిరణ్యం బ్రహ్మ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మ హిరణ్యగో హిరణ్యం బ్రహ్మ కృష్ణాజనం బ్రహ్మ కృష్ణాజనం కృష్ణాజనం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం బ్రహ్మ బ్రహ్మ కృష్ణాజనం తేజసా కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం కృష్ణాజనం తేజసా తేజసా కృష్ణాజనం కృష్ణాజనం తేజసా కృష్ణాజనమితి కృష్ణాజనం తేజసా చ తేజసా తేజసా చైవైవ చ తేజసా తేజసా చైవ బ్రహ్మణోభయత ఉభయత్య బ్రహ్మణా బ్రహ్మణోభయత ఉభయత పరిపర్య భయత ఉభయత పరిగృహాది గృహాది పర్యుభయత ఉభయత పరిగృహాది గృహాది గృహాది పరి పరిగృహాది షడుద్యామకం షడుద్యామం గృహాది పరి పరిగృహాది షడుద్యామం గృహాది షడుద్యామకో షడుద్యామం గృహాది గృహాది షడుద్యామకో శిత్యగో శిత్యగం షడుద్యామం గృహాది గృహాది షడుద్యామకో శిత్యం షడుద్యామకో శిత్యగం శిత్యగం షడుద్యామకం షడుద్యామకం శిత్యం భవతి భవతి శిత్యగం షడుద్యామకం షడుద్యామకం శిత్యం భవతి షడుద్యామమిది షడుద్యామం శిత్యం భవతి భవతి శిత్యగం శిత్యం భవతి షట్ షట్ భవతి శిత్యగం శిత్యం భవతి షట్ భవతి షట్ షట్ భవతి భవతి షట్ వై వై షట్ భజతి భవతి షట్ వై వై వై షట్ షట్ వా ఋతవ ఋతవ వై షట్ షట్ వా ఋతవ వా ఋతవ ఋతవ వై వా ఋతవ ఋతభిర్ ఋతభిర్ ఋతవ వై వా ఋతవ ఋతభి ఋతవ ఋతభిర్ ఋతభిర్ ఋతవ ఋతవ ఋతభిరే వై వర్తభిర్ ఋతవ ఋతవ ఋతభిరే వా ఋతభిరే వై వర్తభిర్ ఋతభిరే వై నమేన మే వర్తభిర్ ఋతభిరే వై నం ఋతభిరిత్యుర్తో వై నమేన మే వై వై నమో వై వై నముత ద్వాదశోద్యామం ద్వాదశోద్యామం యద్యచ్ఛతే ద్వాదశోద్యామం ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణైవైవ సంవత్సరేణ ద్వాదశోద్యామం ద్వాదశోద్యామకం సంవత్సరేణైవ ద్వాదశోద్యామమిది ద్వాదశ ఉద్యామం సంవత్సరేణైవైవ సంవత్సరేణ సంవత్సరేణైవ మౌంజ్యం మౌంజ్యమేవ సంవత్సరేణ సంవత్సరేణైవ మౌంజ్యం సంవత్సరేణేతి ఉపస్థరేణ మౌంజం మౌంజమేవైవ మౌంజం భవతి భవతి మౌంజమేవైవ మౌంజం భవతి మౌంజం భవతి భవతి మౌంజం మౌంజం భవత్యోర్గోర్గ్భవతి మౌంజం మౌంజం భవత్యోర్గోర్గోర్భవతి ఊర్ధ్వై వా ఊర్గూర్ధ్వై ముంజా ముంజా వా ఊర్గూర్ధ్వై ముంజా ముంజా ముంజా వై వై ముంజా ఊర్జోర్జా ముంజా వై వై ముంజా ఊర్జా ఊర్జోర్జా ముంజా ముంజా ఊర్జై వైవోర్జా ముంజా ముంజా ఊర్జై వా ఊర్జై వైవోర్జోర్జై వైనమేనమేవోర్జోర్జై వైనం వైనమే వై వై నగూసగూసమే నమే వై వై నగూసం సమర్థయత్యర్థైరిసుపర్ణోర్థయతి సగం సమర్థయతి సుపర్ణ సుపర్ణోర్థయత్యర్థైతి సుపర్ణ సుపర్ణోర్థయత్యర్థైతి సుపర్ణోర్థితి సుపర్ణస్సు సుపర్ణోది గరుత్మాన్ గరుత్మానతి సుపర్ణస్సు సుపర్ణోది గరుత్మాన్ గరుత్మాన్ గరుత్మాన్ గరుత్మానిదీతి గరుత్మానస్యతి గరుత్మానితి గరుత్మానిదీతి గరుత్మాన్ గరుత్మానిత్యవావేతి గరుత్మాన్ గరుత్మానిత్యవాదీత్యవేక్షతేక్షతేక్షతే వావేక్షతే రూపకం రూపమీక్షతే వావేక్షతే రూపం ఈక్షతే రూపకం రూపమీక్షత ఈక్షతే రూపమేవైవ రూపమీక్షత ఈక్షతే రూపమేవైవ రూపకం రూపమేవాస్యా రూపకం రూపమేవాస్యాైతన్మహిమానమేతన్మహిమానమేతన్మహిమానం వ్యాజిష్టే వ్యాజిష్టే మహిమానమేతన్ మహిమానం వ్యాజిష్టే మహిమానం వ్యాజిష్టే వ్యాజిష్టే మహిమానం మహిమానం వ్యాజిష్టే దివం దివం వ్యాజిష్టే మహిమానం మహిమానం వ్యాజిష్టే దివం వ్యాజిష్టే దివం దివం వ్యాజిష్టే వ్యాజిష్టే దివం గచ్చ గచ్చ దివం వ్యాజిష్టే వ్యాజిష్టే దివం గచ్చ వ్యాజిష్ట ఇది వి ఆజిష్టే దివం గచ్చ గచ్చ దివం దివం గచ్చతు వస్తువర్గచ్చ దివం దివం గచ్చతు వః వస్తువర్గచ్చ గచ్చతు వః పద పద సువర్గచ్చ గచ్చతు వః పద వః పద పద సువస్తు వః పదే దీది పద సువస్తు వః పదే దీది పద పదేత్యాహ హేతి పద పదేత్యాహ ఇత్యాహ హేదీత్యాహ సువర్గం సువర్గమాహే ీత్యాహ సువర్గం సువర్గోసువర్గమాహసువర్గమే వైవ సువర్గమాహసువర్గమే వాసువర్గమే వైవ సువర్గగో సువర్గమే వైనమే సువర్గగో సువర్గమే వైనం సువర్గమితి వైనమేన మే వై వైనం లోకం లోకమేన మే వై వైనం లోకం లోకం లోకమేన గమయతి లోకం లోకం గమయతి గమయతి సమిద్ధో అంజన్ అంజన్ సమిద్ధ సమిద్ధో అంజన్ కృతరం కృతరమంజన్ సమిద్ధ సమిద్ధో అంజన్ కృతరం సమిద్ధ ఇతి సమ్ అంజన్ కృతరం కృతరమన్యన్ నంజన్ కృతరం మదీనాం మదీనాం కృతరమన్యన్ నంజన్ కృతరం మదీనాం పిన్వమానో మధుమదగ్నే మధుమత్పిన్వమాన పిన్వమాన పిన్వమానో మధుమన్మధుమత్పిన్వమాన మధుమదిది మధు పిన్వమాన ఇది పిన్వమాన వాజీవహను వహను వాజీ వాజీ వహను వాజినం వాజినమహను వాజీ వాజీ వహను వాజినం వహన్ వాజినం వాజినం వహన్ వహన్ వాజినం జాతవేదో జాతవేదో వాజినం వహన్ వహన్ వాజినం జాతవేద వాజినం జాతవేదో జాతవేదో వాజినం వాజినం జాతవేదో దేవానాం దేవానాం జాతవేదో వాజినం వాజినం జాతవేదో దేవానాం జాతవేదో దేవానాం దేవానాం జాతవేదో జాతవేదో దేవానాం వక్షి వక్షి దేవానాం జాతవేదో జాతవేదో దేవానాం వక్షి వేద ఇది జాత వేద దేవానాం వక్షి వక్షి దేవానాం దేవానాం వక్షి ప్రియం ప్రియం వక్షి దేవానాం దేవానాం వక్షి ప్రియం వక్షి ప్రియం ప్రియం వక్షి వక్షి ప్రియమా ప్రియం వక్షి వక్షి ప్రియమా ప్రియమా ప్రియం ప్రియమా సుభస్థకో సుభస్థమా ప్రియం ప్రియమా సుభస్థం ఆ సుభస్థకో సుభస్థమా సుభస్థం సుభస్థమితి సదా హృదయనాంజన్నంజన్ హృదయన హృదయనాంజన్ సకోసమంజన్ హృదయన హృదయనాంజన్ సంజన్ సకోసమంజన్నంజన్ సంపథ పథ సమంజన్నంజన్ సంపథ సంపథ పథ సకోసం వసో దేవయానాన్ దేవయానాన్ పథ సకోసం వసో దేవయానాన్ వసో దేవయానాన్ దేవయానాన్ పథ వసో దేవయానాన్ ప్రజానన్ ప్రజానన్ దేవయానాన్ పథ వసో దేవయానాన్ ప్రజానన్ దేవయానాన్ ప్రజానన్ ప్రజానన్ దేవయానాన్ దేవయానాన్ ప్రజానన్ వాజీ వాజీ ప్రజానన్ దేవయానాన్ దేవయానాన్ ప్రజానన్ వాజీ దేవయానానితి దేవా జానాన ప్రజానన్ వాజీ వాజీ ప్రజానన్ ప్రజానన్ వాజ్యప్యపి వాజీ ప్రజానన్ ప్రజానన్ వాజ్యపి జానన్నితి ప్రా జానన్ వాజ్యప్యపి వాజీ వాజ్యప్యే ద్వేత్వపి వాజీ వాజ్యప్యే ప్యప్యేతు దేవాన్ దేవానే త్వప్యప్యేతు దేవాతు దేవాన్ దేవానే త్వేతు దేవానితి దేవానుత్వాన్ వనుత్వా సప్తే సప్తే త్వాన్ వనుత్వా సప్తే సప్తే త్వా సప్తే ప్రతిశ ప్రతిశ సప్తే త్వా సప్తే ప్రతిశ ప్రతిశ ప్రతిశ సప్తే సప్తే ప్రతిశ ప్రచందాగోగందాన్ ప్రతిశ సప్తే సప్తే ప్రతిశ ప్రచందా ృజంతాగుణసృజంతాం ప్రతిశ ప్రతిశస్సృజంతాగస్వధాగస్వధాగుణసృజంతాం ప్రతిశ ప్రతిశస్సృజంతాగస్వధాగస్వధాగుణసృజంతాగుణసృజంతాగస్వధామస్మా అస్మై స్వధాగుణసృజంతాగుణసృజంతాగస్వధామస్మై రామస్మా అస్మై స్వధాగస్వధామస్మై యజమానాయ యజమానాయాస్మై స్వధాగస్వధామస్మై యజమానాయామితి స్వాధామై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ ధేహి ధేహి యజమానాయాస్మాస్మై యజమానాయ ధేహి యజమానాయ ధేహి ధేహి యజమానాయ యజమానాయ ధేహి ధేహీతి ధేహి ఈడ్యశ్చ జేడ్య ఈడ్యశ్చాస్యసి జేడ్య ఈడ్యశ్చాసి ఆస్యసి చచాసి వంజో వంజోసి చచాసి వంజః శివంజో వంజోస్తి శివంజశ్చ చ వంజోస్తి శివంజశ్చ వంజశ్చ చ వంజో వంజశ్చ వాజిను వాజిం చ వంజ వంజస్య వాజిన్ వాజిన్వాజిభ్యుష్టిచ వాజిన్నాశురాశుర్వాజిభ్యుష్టిచ వాజిన్నాశు వాజిన్నాశురాశుర్వాజిను వాజిన్నాశుశ్చ చాశుర్వాజిను వాజిన్నాశుశ్చ ఆశుశ్చ చాశురాశుశ్చాస్యసి చాశురాశుశ్చాసి చాస్యసి చచాసి మేధ్యో మేధ్యోసి చచాసి మేధ్యః మేధ్యో మేధ్యోస్యసి మేధ్యశ్చ చ మేధ్యోస్యసి మేధ్యశ్చ మేధ్యశ్చ చ మేధ్యో మేధ్యశ్చ సప్తే సప్తే చ మేధ్యో మేధ్యశ్చ సజోషా ప్రీతం ప్రీతగోధజోషా వసుభిర్వసుభిస్వజోషా ప్రీతం ప్రీతగోధజోషా వసుభిర్వసుభిస్వజోషా ప్రీతం వంధిం వంధిం ప్రీతగోధజోషా వసుభిర్వసుభిస్వజోషా ప్రీతం వంధిం ప్రీతం వంధిం వంధిం ప్రీతం ప్రీతం వంధిం వహదు వహదు వంధిం ప్రీతం ప్రీతం వంధిం వహదు వంధిం వహదు వహదు వంధిం వంధిం వహదు జాతవేదా జాతవేదా వహదు వంధిం వంధిం వహదు జాతవేదా వహదు జాతవేదా జాతవేదా వహదు వహదు జాతవేదా జాతవే వేద ఇది జాత వేద తీర్ణం బరిహిర్బరిహిస్తీర్ణగ్రస్తీర్ణం బరిహిస్తుష్టరీమ సుష్టరీమ బరిహిస్తీర్ణగ్రస్తీర్ణం బరిహిస్తుష్టరీమ బరిహిస్తుష్టరీమ సుష్టరీమ ృజుషాణోరు పృథు పృథు ఋజుషాణాదుషాణోరు పృథు పృథు పృథు రోరు పృథు ప్రథమానం ప్రథమానం పృథు రోరు పృథు ప్రథమానం పృథు ప్రథమానం ప్రథమానం పృథు పృథు ప్రథమానం పృథివ్యాం పృథివ్యాం ప్రథమానం పృథు పృథు ప్రథమానం పృథివ్యా ప్రథమానం పృథివ్యాం పృథివ్యాం ప్రథమానం ప్రథమానం పృథివ్యా పృథివ్యామితి పృథివ్యా దేవేభిర్యుక్తం యుక్తం దేవేభిర్దేవేభిర్యుక్తమతిధిరతిర్యుక్తం దేవేభిర్దేవేభిర్యుక్తమతిథి యుక్తమతిధిరతిర్యుక్తం యుక్తమతిథి సజోషా సజోషా అతిథిర్యుక్తం యుక్తమతిథి ముఖం చరంతి చరంతి ముఖం యజ్ఞానా చరంతి చరంతి యజ్ఞానామభ్యభియజ్ఞానామభిదం విదారేదం విదారే సంవిధానే అభ్యభి సంవిధానే యజ్ఞం యజ్ఞం నో దేవీర్దేవీర్నో యజ్ఞం యజ్ఞం నో దేవీ నో దేవీర్దే దేవేర్నో నో దేవీరమృతేష్మృతేషు దేవేర్నో నో దేవీరమృతేషు దేవీరమృతేష్మృతేషు దేవీర్దేవీరమృతేషు దత్తదత్తామృతేషు దేవీర్దేవీరమృతేషు దత్తామృతేషు దత్తధత్వామృతేష్మృతేషు దత్తేతి దత్తా వీరం వీరం త్వష్టాత్వష్టా వీరం దేవకామం దేవకామం వీరం త్వష్టాత్వష్టా వీరం దేవకామం వీరం దేవకామం దేవకామం వీరం వీరం దేవకామం జాన జాన దేవకామం వీరం వీరం దేవకామం జాన దేవకామం జాన జాన దేవకామం దేవకామం జాన త్వష్టు త్వష్టు జాన దేవకామం దేవకామం జాన త్వష్టు దేవకామమితి దేవా కామం ష్మోష్మిదం ద్వష్టాత్మస్తేదం విశ్వం విశ్వమిదం ద్వష్టాత్మస్తేదం విశ్వం ఇదం విశ్వం విశ్వమిదమిదం విశ్వం భువనం భువనం విశ్వమిదమిదం విశ్వం భువనం విశ్వం భువనం భువనం విశ్వం విశ్వం భువనం జాన జాన భువనం విశ్వం విశ్వం భువనం జాన భువనం జాన జాన భువనం భువనం జాన భోర్భోర్జాన భువనం భువనం జాన భో జాన భోర్భోర్జాన జాన భోర్కర్తారం కర్తారం భోర్జాన జాన భోర్కర్తారం కర్తారం కర్తారం భో కర్తారమిహ కర్తారం కర్తారమిహ యక్షి యక్షీహ కర్తారం కర్తారమిహ యక్షి యక్షి హోతర హోదరి యక్షి యక్షి హోతర హోదరి అశ్వఘృతేన ఘృతేనాశ్వశ్వఘృతేనత్మన్యాత్మన్యా ఘృతేనాశ్వఘృతేనత్మన్యా దేవలోకం ప్రజానన్ ప్రజానన్ దేవలోకం వనస్పతిర్ వనస్పతిర్ దేవలోకం ప్రజానన్ దేవలోకం ప్రజానన్ ప్రజానన్ దేవలోకం దేవలోకం ప్రజానన్ అగ్నినాగ్నినా ప్రజానన్ దేవలోకం దేవలోకం ప్రజానన్ అగ్నినా దేవలోకమితి దేవలోకం ప్రజానన్ అగ్నినాగ్నినా ప్రజానన్ ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాగ్నినా ప్రజానన్ ప్రజానన్ అగ్నినా హవ్యా ప్రజానన్నితి ప్రజానన్ అగ్నినా హవ్యా హవ్యాగ్నినాగ్నినా హవ్యా ప్రజాపదే యజ్ఞం స్వాహాకృతేన హవిషా హవిషా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా పురోగా హవిషా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా స్వాహాకృతేన స్వాహాకృతేన హవిషా పురోగా పురోగా హవిషా హవిషా పురోగా యాహి యాహి పురోగా హవిషా హవిషా పురోగా యాహి పురోగా యాహి యాహి పురోగా పురోగా యాహి తాధ్యాధ్యా యాహి పురోగా పురోగా యాహి తాధ్యా ఇతి పునః హవిర్హవిస్తాధ్యాహిర్హవిస్తాధ్యాహిర్హవిస్తాధ్యాహిర్హవిస్తాధ్యాహిరదంతు హవిర్హవిరదంతు దేవా దేవా అదంతు హవిర్హవిరదంతు దేవాదంతు దేవా ఇది దేవా పంచమకాండే ప్రథమ ప్రశ్నస్య ధనపాఠః సమాప్తః.